విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేవులే లేవులే కావి లేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేవులే లేవులే ఇది నిజములే నేను లేని నీవు లేని లేవులే లేవులే దిగ్గు తెరలలో కనులు గిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా దిగ్గు తెరలలో కనులు గిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే నాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమేని హొయలు నీలో నివగలు నాలో నగిలిగింతలిడగా నేను పోలేనులే అది నిజములే నీవు లేని నేను లేని లేనులే నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజములే